ಸುರ ಕರುಣಾ ಸಾಗರ ಈ ಪೇರು ನನ್ನ ಪಿಲಿಚೇನುರ ಏ ರೂಪಮುಗ ಕೊಲಿಚೇನುರ ತಿರುಮಲ ಮಂದಿರ ಸುಂದರ ಸುಮಧುರ ಕರುಣಾ ಸಾಗರ శేషయ్యపై పవళించిన శ్రీపతివో పాలకడలిలో శేషయ్యపై పవళించిన శ్రీపతివో వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో ಆದಿಶಕ್ತಿಯೋ ತಿರುಮಲ ಮಂದಿರ ಸುಂದರ ಸುಮಧುರ ಕರುಣಾ ಸಾಗರ చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడి అయినా కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడి అయినా నీ గుడి వాకిట దివ్యను నేనై వెలిగిన చాలుక నిలచిన చాలును క్షణమైన తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరు నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా ಸಾಗರ.